సౌహర్షం రావాక్ష సహద్రదారా ఆవిద్రాం దేవారాయే ఆ తాహస్తాన్నా వే దదావ్ ఉభయా ఆయా భారా ఇంద్రన్యా సేవలే నియాం ఆయింద్రా వృక్షం దదాభర విద్యా there. Oh, my. ముద్దమాహం ఆ ma diyam malam madam namudrasya dhai vittabai manirai naha na అరిహా Yeah. శ్వతా విపాదితం భగవే నాయ బాహు ధర్మా Yeah.